विष्णुचित्तात्मजागोदा श्रीधन्वीपुरवासिनी प्रिया श्रीरङ्गनाथस्य सा नो रक्षतु सर्वदा। वों श्रीमत्यै गोदादेव्यै नमः। ఈరోజు పాసురం చిరంచిరు కాలే వందున్నై సేవీత్ చిరంచిరు కాలే వందున్నై సేవీత్ పాసురం యొక్క తాత్పర్యం. మిక్కిలి తెల్లవారుటకు పూర్వమే నీ ఉన్న చోటుకు వచ్చి నిన్ను దర్శించి బంగారు తామర పువ్వుల వంటి సౌందర్యముగల నీ పాదములకు మంగళము పాడినందుకు ప్రయోజనమేమనగా, పశువులను మేపిన తర్వాతనే తాము భుజించడి గోకులమును పుట్టిన నీవు మేము చేయును అంతరంగ సేవలను స్వీకరించుటే వారిని అనుగ్రహింపకుండుట తగదు. మేము నేడు నీ నుండి పరను పుచ్చుకొని వెళ్ళుటకే వచ్చిన వార్లము కాము. ఏనాటికి ఎన్ని జన్మలకైనను నీతో విడవరాని సంబంధము కలవారమే కావలియును. నీకే సేవలు అందించువార్లము కావలియును. మాకు ఇతరములైన కోరికలు లేకుండా చేయుము. ఇదియే మా ప్రార్థన. సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. ఓం శ్రీమత్యై విష్ణుచిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్య మంగళం.